జిందగీని మార్చినావే వారబండ బోరులోకి తోసినావే ఓ ఏ కంటిమయ సమ్మలాగ దొరికినావే గంటిపేట చెరువులోన ఉంచినావే Sampete sampeye, kumete kumeye, aina nanu lauseye, wo yammelye, na yammelye. Sampete sampeye, kumete kumeye, aina nanu lauseye. Lovely, lovely, lovely.